మెదడు పుస్తకం 10వ భాగం. ఈ పద్ధతుల సహాయంతో ఇతర శాస్త్రవేత్తలు గుర్తించలేకపోయిన కణాలలో ఎన్నో ముఖ్యమైన అంశాలని చూడగలిగాడు గాల్జీ. ఇలాంటి నిశితమైన పరిశీలన సహాయంతో ఒక న్యూరాన్ యొక్క ఆక్సాన్లలో మరో న్యూరాన్ యొక్క డెండ్రైట్లు ఉండవని ఇతడు నిరూపించాడు. డెండ్రైట్లకి ఆక్సాన్లకి మధ్య సన్నని ఎడం ఉంది. ఆ ఎడాన్నే సైనాప్స్ అంటారు. ఈ గ్రీకు పదానికి అర్థం సంయోగం. తదనంతరం స్పానిష్ జీవశాస్త్రవేత్త శాంటియాగో రేమాన్ ఇ కాహాల్ గాల్జీ స్టెయినింగ్ పద్ధతులకి మెరుగులు దిద్దాడు. మరింత ఉత్తమమైన పద్ధతులతో వాల్డేయర్ హార్ట్ ప్రతిపాదించిన న్యూరాన్ సిద్ధాంతం సరైనదేనని నిరూపించాడు. ఇక 4వ అంశం, నాడీ సంకేతం. 1826లో జర్మన్ జీవశాస్త్రవేత్త యోహానెస్ పీటర్ ముల్లర్ ప్రత్యేక నాడులు ప్రత్యేక క్రియలకు మాత్రమే చేస్తాయని నిరూపించాడు. ఉదాహరణకి కంటిని మెదడుతో సంధించే నాడి చక్షునాడి. ఓ కాంతిపుంజం కంట్లోకి ప్రవేశించినప్పుడు కంటి నుండి బయలుదేరే సంకేతాలు మెదడును చేరి అక్కడ ఏదో కాంతిని చూసిన అనుభూతిని కలగజేస్తాయి. అయితే ఒక్క కాంతి మాత్రమే కాదు, చక్షునాడిని మరే ఇతర శక్తి ఉత్తేజింపజేసిన మెదడుకి కాంతిని చూసిన అనుభూతి కలుగుతుంది. అందుకే కంటి మీద దెబ్బ తగిలినప్పుడు తాత్కాలికంగా నక్షత్రాలు కనిపిస్తాయి. కానీ అలాంటి ఉత్తేజాలు నాడి ద్వారా ఎలా ప్రసారం అవుతాయి? 1800 లోహపు తీగల్లో విద్యుత్ ప్రసారమయ్యే తీరు గురించి బాగా తెలిసిపోయింది. నాడీ తీగల ద్వారా ప్రసారం అయ్యేది కూడా ఒక విధమైన విద్యుత్తేనేమో. తీగలలో విద్యుత్ ప్రసారం అవుతున్నప్పుడు ఆ తీగల చుట్టూ విద్యుత్తుకి ప్రవేశాన్నివ్వని సిల్కు, రబ్బరు వంటి పదార్థాలతో చేసిన తొడుగుని తొడుగుతారు ఇంజనీర్లు. అలాంటి తీగకి విద్యుత్ నిరోధకత ఏర్పడుతుంది. అలాంటి విద్యుత్ నిరోధకత తీగలోని కరెంటు అపసవ్యంగా పరికరంలో మరో భాగంలోకి ప్రవహించి షార్ట్ సర్క్యూట్ కలగకుండా నివారిస్తుంది. ఆక్సాన్లు కూడా కరెంటు తీగల్లాంటివే. వాటి మీద ఉండే మయోలిన్ తొడుగు ఒక విధమైన విద్యుత్ నిరోధక పదార్థమే. దీనితో నాడీ సంకేతాలు విద్యుత్ సంకేతాలు అన్న భావన బలపడింది. నాడీ తీగలలో కరెంటు జాడ కనిపెట్టలేకపోయాడు ముల్లర్. కానీ నాడులలో విద్యుత్తుకి సంబంధించినది ఏదో ఉందని అతడి ప్రగాఢ నమ్మకం. ఒక కొనలో కలిగిన ఉత్తేజాన్ని అవతలి కొనకి మోసుకుపోయే నాడీ సంకేతం ఏదో ఉంది. ఆ నాడీ సంకేతం యొక్క వేగాన్ని నిర్ధారణ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఏవీ పనిచేయక చివరికి విసుగుబుట్టి 1830లలో ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఆ నాడీ సంకేతం ఎంత వేగంగా కదులుతోందంటే అంత తక్కువ దూరాల్లో ఆ వేగాన్ని కొలవటం ఇంచుమించు అసంభవం అని అతడు నిశ్చయించుకున్నాడు. కానీ అక్కడే ముల్లర్ పొరబడ్డాడు. 1852లో ముల్లర్ ఇంకా జీవించి ఉండగానే అతడి శిష్యుడు జర్మన్ జీవశాస్త్రవేత్త హర్మన్ లూడ్విగ్ ఫాన్ హెల్మ్హోల్ట్జ్ ఆ వేగాన్ని కొలిచాడు. హెల్మ్హోల్ట్జ్ ఓ కప్ప కండరానికి తగిలించి ఉన్న నాడిని ఉత్తేజింపజేశాడు. నాడిని ఉత్తేజింపజేసినప్పుడు కండరం చెలించింది. ఈసారి కండరానికి దగ్గరగా నాడి మీద ఓ స్థానాన్ని ఉత్తేజింపజేశాడు హెల్మ్హోల్ట్జ్. ఈసారి ఉత్తేజింపజేసిన వెంటనే కండరం కదిలింది. అప్పుడు కండరానికి దూరంగా ఉన్న స్థానం నుండి ఉత్తేజాన్ని ఇచ్చాడు. ఈసారి మాత్రం కొంత వ్యవధి తర్వాత కండరం స్పందించింది.